அஸ்மத்குருப்பியோ நம அஸ்மத் பரமகுருப்பியோ நம அஸ்மத் சர்வகுருப்பியோ நம ஸ்ரீமதே ராமானுஜாய நம பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பக்தலதோ பாகவதலதோ அயோத்யா பட்டணமுனந்து பிரவேஷ்டின்சயுன்ன ஸ்ரீ சீதாராமச்சந்திர சுவாமி வாரி பாதாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹசிரமுல அர்ப்பிஞ்சி ஸ்ரீ ஷடாரி வேதம் திருவாய்மொழி 1வ சதகமு 3வ தசகமுலோ 9வ பாசுரம். 8 பாசுரால்னு చెప్పుకున్నాం. ఈ దశకంలో అంటే శరీరము విడిచేటప్పుడు తలంచినా చాలునయ్యా అన్నారు ఆ పరమాత్మని ధ్యానము. అలాగే నువ్వు జీవితము మొదటి నుంచి కూడా నారాయణుడిని దక్క ఇంకా ఇతరులను ఎవరిని నీవు సేవించినప్పటికీ కూడా నీకు మోక్షం లేదు. మోక్షమిచ్చేవాడు నారాయణుడు. ఇతర దేవతలందరూ ఏయో ఫలాలు ఇస్తూ ఉంటారు, అవి కూడా అంతర్యామిగా ఉండి నేనే ఇస్తాను అంటాడు ఆయన. సరే ఆ మాట చెప్పారు. చెప్పి మరి దీంట్లో ఏం చెప్తూ ఉన్నారు అనంటే, అసలు వారికి కూడా స్థానము తానే ఇచ్చినట్లుగా అంతర్యామిగా ఉండటమే కాక ఆయా శరీరాలకు కూడా, బ్రహ్మశరీరము రుద్రశరీరము వీటికి కూడా, అది చూద్దాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం వలత్తనం తిరిపుర మెరిత్తవ నిడంబెరత్తుంది తలత్తు ఎజు దిశై ముగన్బడైత నల్లు ఉలహముందాను పులప్పడా పిన్నుం తన్నులహత్తిలహత్తనం తానే సొలప్పుహిల్ ఇవై పిన్నుం வயித்துள விவை அவந்துயக்கே. சரே, பிரதிபிரதார்த்தம் எஜு ருத்தி பந்து சொன்ன திசை முகன் பிரம்மா அநிதிக்குல முகமு திசல திசை அண்டே திசலு அணி தமிழம்லோ தா உண்டே அசல் பலகடமு தா திசை முகன் மாமூலுகானே திச அசலதி కానీ కొన్ని కొన్ని అలా ఉంటుంటాయి అన్నమాట. అక్షరాలేమో తా ఉంటుంది దాంట్లో. తీసేయను కానీ ఏదో తీసేయ అనుకుంటే తీసేయను అనుకుంటాం. అది దకారం వచ్చి దిశ. మన తెలుగులో దిశ, సంస్కృతంలో దిశ కూడా అదే. దిశై ముగన్ బ్రహ్మ అన్ని వైపులా ఉంటాయట ముఖాలు. అంటే ప్రకృతే అన్ని వైపులా ముఖాలు ఉండేది ప్రకృతికే కదా. ఈ ప్రకృతికి ఒక అధిదేవత బ్రహ్మ అనేటటువంటి ఆయన పడైత్త అటువంటి బ్రహ్మను బ్రహ్మ సృష్టించిన నల్ ఉలహము విలక్షణమైన లోకమును. అంటే బ్రహ్మదేవుడు సృష్టించాడు ఈ లోకాలని, ప్రాణులను. తాను ఆ బ్రహ్మయును తుందిత్తలత్తు శ్రీ నాభి అందు, ఆయన యొక్క నాభీకమలమునందు ఇడంపెరా విశాలముగా ఉన్నారట. ఆ నాభి కమలంలో బ్రహ్మదేవుడు, మొత్తం లోకాలు అన్నీ కూడా విశాలంగా ఉన్న ఇరుకుగా ఏమి లేవు. అది తామర పువ్వు అనగానే ఇరుకేమీ లేదు. నిజానికి అసలు అది తామర కాదు. అది అలా కనిపించినట్లుగా చెబుతారు. ఈ చెప్పినటువంటి వారు అసలు ఎవరండి, ఆ సమయంలో ఎవరున్నారు, ఎవరు చెప్పారు అని అంటే నిత్యసూరులు. ఎవరుంటారు? ఈ జీవులేమి ఉండరు. జీవులందరూ కూడా ప్రళయగతమైపోయి ఉంటాయి. శరీరాలు లేవు, వాటికి ఇంద్రియాలు లేవు, ఏమీ లేవు. రెక్కలు తెగిన పక్షుల్లాగా పడి ఉంటారని ఉదాహరణ చెబుతారు. ఏమీ లేని సమయంలో ఇలా ఉన్నట్టు ఎవరు చెబుతూ ఉన్నారు అని అంటే, మరి ఆయన చెబితే మరి నమ్ముతారా? పరమాత్మ చెప్పాడు అని అంటే ఆయన గురించి ఆయనే చెప్పాడా అన్నట్టు అయిపోతుంటుంది. కానీ ఇది సుశ్రుమ, ఇది సుశ్రుమ అంటూ ఉంటారు ఋషులు. మనకి ఉపనిషత్తులుగా నీవు చెప్పేటప్పుడు మేము ఇలా విన్నామయ్యా, ఇలా విన్నామయ్యా అంటే చెప్పే ఆయనే మేము విన్నాను అంటున్నాడు. ఇప్పుడు అదే పురుషుడు రాసిన దానికి అపౌరుషేయానికి భేదము అని మనం తెలుసుకోవాలి. పురుషుడు రాస్తే నే రాస్తూ ఉన్నాను అంటాడు. మరి అదే కదా ఇప్పుడు మనకు ఎవరు చెప్పినా, ఏ కవులు చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే మాట నే చెబుతూ ఉన్నాను అంటున్నారు ప్రతి కవి కూడా. మరి సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలున ఇతరుల అక్షర రమ్యతన ఆదరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్ అన్నాడు. అంటే నన్నయ భట్టు ప్రథమ పురుషులు, తననే తాను చెప్పుకున్నాడు. అలా కవులందరూ తనని తాను చెప్పుకుంటారు. ఒకవేళ లేకపోతే గజ్జలని చెబుతారు, చివరిలో తమ పేర్లు చెబుతూ ఉంటారు. మనం ఏది చూసినా వనరన్నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళులు తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగున్ సేయరు మున్ను భాగవతముందీని తెనింగించిన జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ అని నా జననాన్ని సఫలం చేస్తాను అని అంటే అక్కడ పోతనగారు తనని తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మరి ఇలా మరి మనకి కనిపించేటటువంటి ఈ ఉపనిషత్తులు వేదాంతములు అనేవి అక్కడ వారు ఏమంటున్నారు, ఇతి సుశ్రుమ అంటున్నారు. ఇలా విన్నాం ఇలా విన్నాము అంటూ ఉన్నారు. అంటే మేము చెప్పాము అనలేదు వారు, చూడండి ఇలా విన్నాము అన్నారు. అందుకే వాటిని అపౌరుషేయములు అంటారు. అంటే వారికి వినబడినవి ఎక్కడ, వారికి సమాధి దశ యందు ఉన్నటువంటి మనసులు. పరమాత్మ యందే సమాధి దశ అంటే పాతిపెట్టింది కాదు, పరమాత్మ యందు ఏకాంత భక్తులు వారందరూ కూడా. ప్రపంచం కాదు వారికి కావలసింది. అసలు ఇది ఎలా జరిగింది అనే ఆలోచన వారిది. ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కడికి, ఇప్పుడు యాపిల్ పండు ఏదో కింద పడింది అని న్యూటన్ ఆలోచించాడు అన్నారు, కింద ఎందుకు పడాలి అని ఆలోచించాడట. మరి అంతకుముందు అన్నీ కింద పడతల్లా, ఇంకా ఎవరు చెప్పినా మరి న్యూటన్ అనేటటువంటి ఆయన గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాడని అంటారు. మరి నాకంటే ఎక్కువగా నేనేం చదువుకోలేదు, కనీసం పాఠశాల చదువు కూడా నాకు చాలా తక్కువే కదా, 4వ తరగతి వాడినే నేను. కనుక ఇలా ఇంగ్లీషు రాదు, ఏ కొన్ని మాటలు తప్ప, అలా కొందరు ఆయా వారు సామాన్యులేం కాదు కదా, జ్ఞానశక్తి కలిగినటువంటి వారే, కేవలం మన భారతదేశంలో వారు మాత్రమే అని కాదు, మన భారతదేశం వారు సంపాదించినప్పుడు ఇతర దేశాల వాళ్ళకి కట్టబెడుతున్నారు అలా ఉంచి, అలా ఆయనే ఆలోచించాడు అని అంటే అదిగో అలాంటి ఆలోచనలు కొందరికి వస్తూ ఉంటే అదిగో అలాంటి వారు ఇతి సుశ్రుభ మేము విన్నాము అన్నారు వారు. అలా ఎవరు చెబితే విన్నారు మరి, నిత్యసూరులు తిస్రః కోట్యో మహర్షయః అంటది భాగవతం. 3 కోట్ల మంది ఉన్నారట పరమాత్మ పారిషదులు ఈ ప్రపంచంలో. మరి లోకం ఆయందే కదా, గూఢచారులు రాజు గూఢచారులను పెట్టినట్టుగా 3 కోట్ల మందిని పెట్టుకున్నాడు ఆయన. వారందరూ కూడా ఈ దేవతలు కాదు, వీళ్ళు 33 కోట్లనే దేవతలు అనేవాళ్ళు. ఒకప్పుడు ప్రపంచ జనాభాది దేవతలు రాక్షసులు అంతా కూడా ప్రపంచంలో ఉన్న జనాభా. అలా వారు వేరు, వారు నిత్యసూరులు ఆ 3 కోట్లు కూడా. అదిగో వారు చూస్తూ ఉంటారు అంతా, ప్రళయంలోనూ వాళ్ళు చూస్తూనే ఉంటారు, సృష్టికాలం అంతా వారు చూస్తూ ఉంటారు. ప్రతి బ్రహ్మాండానికి 1-3 కోట్ల చొప్పున వారు రక్షణ చేస్తూ ఉంటారు, వారిది వారు కాపాడుకుంటూ ఉంటారు. మరి వారు చెబుతూ ఉంటే వారి ద్వారా అవి వింటూ ఉంటారు. మరి శబ్దం అనేటటువంటిది ఆకాశం నుంచి కదా వచ్చేది, అలా వింటూ ఉంటారు. ఇతి సుశ్రుమ ఇతి సుశ్రుమ ఇతి సుశ్రుమ అన్నారు. కనుక అలా వారు చూశారండి ఈ సృష్టి. అంటే కాలము వచ్చేటప్పటికీ, కాలం అంటే వాసుదేవుడే, ఆయన నుంచే సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్నని చెప్పుకుంటాం కదా, కాలం ఆయనే వాసుదేవుడు. సృష్టి వచ్చేటప్పటికి ప్రద్యుమ్నుడు ఒక బ్రహ్మనే జీవుని యందు ఉండి ఆయన చేస్తూ ఉంటాడు. అలా బయటికి ఏమొస్తూ ఉంది, ఈ లోకాలు వస్తున్నాయి పైకి. తమః పరే దేవే ఏకీభవతి అని చెబుతూ ఉన్నది సుబాల అనే ఒక ఉపనిషత్తు. లయములో ఎలా వెళ్ళిపోయిందో, ఒక రోమకూపమంతా ఖాళీలోకి వెళ్ళిపోతుంది. అవి కోట్లు బ్రహ్మాండాలు, మరి ఒకటి లయమవుతూ ఉంటే, ఒకటే కాదు చాలా, ఒక్కొక్కసారి లయమయ్యేయి, ఆ తర్వాత మరలా ఆవిర్భవించేయి, అవతరించేయి, అవతరించి సగమయ్యేయి, పరార్థాలు ద్విపరార్థాలు, కొన్ని కోట్లు కోట్లు కోట్లు బ్రహ్మాండాలు మనకేం తెలియదు. విష్ణు పురాణం చెబుతూనే ఉన్నది ఆ మాట. ఇట్లాంటి బ్రహ్మాండ కోట్లు, అలా ఒక బ్రహ్మాండము నుండి వచ్చేటటువంటి యొక్క ఆ కాల అన్ని బట్టి వస్తూ ఉంటే పైకి వస్తూ ఉన్నది. ఆ వచ్చే స్థితిని చూసి వారు పద్మము వలె వారికి కనపడింది. తామర పుష్పం ఎలా ఉంటుంది, అలా ఒక చెప్పాలి కదా మనకి, ఒక అర్థం కావటానికి చెప్పాలి కనుక తామర పుష్పంలాగా అని చెప్పారు. అంతేకాని అది మామూలు ఈ తామర కాదు, అంటే అలా వికసించి వరుసనే అవి రేకులు విచ్చుకున్నట్లుగా లోకాలు ఏటుగా వెళ్ళిపోయినాయి. ఆ రేకుల్లాగా లోకాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, అలా విచ్చుకొని బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ మొత్తం అంతా ప్రకృతి అంటారు, దానినే బ్రహ్మ అంటారు. దానికి ఒక జీవుడు ఉన్నట్లుగా, పర్వతానికి ఒక జీవుడు, నదికి ఒక జీవుడు, చెట్టుకి ఒక జీవుడు, పుట్టకి ఒక జీవుడు, మనకందా జీవులే కదా. ప్రతి మొత్తం అంతా అసలు జీవమయమిది, జీవ కోట్లు. అలా వెళ్ళేది అదిగో వారు చెప్పారండి. అలా అది మనం తెలుసుకోవాల్సింది. ఇక ఊరికే ఏదేదో రకరకాలుగా చాలామంది చెబుతారు మహాత్ములు, మరి వారందరికీ వందనాలు, చాలా గొప్పగా చెబుతుంటారు. మరి ఇదిగో మనం ఇలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇలా తెలుసుకుంటే ఇవి గుర్తుండాలి మళ్ళీ మళ్ళీ. అలా అది విశాలంగా ఉన్నదట. మరి విశాలంగా ఉండదా పరమాత్మ అయితే? మొత్తం ఈ లోకాలన్నీ కూడా విశాలముగా ఉన్నాయి సుమా. అవి వచ్చిన చోటు నాభి అని అంటే ఈ బ్రహ్మాండము యొక్క మధ్య నుంచి వస్తుంది అది. నాభి అనేది మధ్య నుంచి వస్తూ ఉంటుంది, అక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా ఇంకొకసారి కూడా ఆలోచించుకోండి, ఇంతకుముందు చెప్పాను ఇది పడుకుని ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆయుధములు, ఈ ప్రకృతి అంతా ఇదేనని ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్పాలి అని అంటే చెప్పింది చెప్పినట్టు ఉంటుంది, కానీ చెప్పడానికి నాకు ఇసుగనేది ఉండదు, గుర్తు రాకపోవటం అనేది ఉండదు. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు, ఇంకా దాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఆ పరమాత్మ ఇలా మొత్తం పరమాత్మ అని అంటే అది జ్ఞానస్వరూపం, అంతా పరమాత్మే అంటారు. అది ఋషులకే కనపడుతూ ఉంటాయి ఈ ఆకారాలు, అందరికీ కనపడవు. ఇప్పటి వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు, ఏది మన ల్యాప్టాపులు కంప్యూటర్ల ద్వారా సృష్టించి మేఘమండలాల్లో కనపడేటట్టు చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ సృష్టిది, ఇది కాదు. అది ఆ పరమాత్మ సృష్టి కావాలి. అట్లా విశాలంగా ఉన్నాడట బ్రహ్మదేవుడు తన లోకాలతో, తాను నాభియందు ఉన్నాడు అంటూ ఉన్నారు. ఇక త్రిపురం, త్రిపురములను ఎరిత్తవన్ దహించినటువంటి రుద్రుడు వలత్తనన్ దక్షిణ భాగంలో ఉన్నాడట, అంటే కుడివైపున ఉన్నాడు. వల అంటే మనకి సామాన్యంగా ఈ మాట ఎప్పటి వారికి తెలియకపోవచ్చు, వ్యవసాయదారులకు తెలుసు. అది వలపల అంటారు, దాపల అంటారు. వలపల దాపల ఎద్దుల్ని కట్టేటప్పుడు కుడివైపు కట్టేటటువంటిది వలపల, ఎడమ వైపున కట్టేది దాపల. ఈ అలవాటు అయిపోతే వాటికి కుడివైపుది ఎడమకు కట్టాలన్నా, ఎడమవైపుది కుడికి కట్టాలన్నా రావు, అయ్యి వచ్చేవి కాదు పూర్వం ఎద్దులు. ఇప్పుడు కూడా చూడండి ఇయర్ ఫోన్లు కొన్ని ఉన్నాయి, కుడి చెవికి పెట్టుకునేది కుడి చెవికి పెట్టుకుంటేనే వినపడుతుంది, ఎడం చెవికి పెట్టుకునేది ఎడం చెవికి పెట్టుకుంటేనే వినపడుతుంది. మరి ఇదంతా యంత్రయుగం ఇది. అలా అప్పుడు ఎడ్లు అట్లాగే ఉండేవి, వాటి అంతటవే కాడివి తీసుకుని వేసుకునేవి, దున్నేయి, కొండలు వేసేయి, అన్నీ అలా జరిగేవి. కనుక వలపల భాగమునందు పరమశివుడు ఉన్నాడు దక్షిణ భాగములో. పిన్నుం మరియును పులపడ భక్తులకు సేవ సాయించుటకు తానే తన్నులగత్తిల్ స్వయముగా ఈ లోకమునందు అగత్తనన్ అవతరించాడు. ఆ ఇద్దరినీ కూడా తన శరీరంలోనే ఉంచుకున్నాడు. చూడండి నాభియందు బ్రహ్మదేవుడున్నాడు, కుడి ప్రక్కన పరమశివుడు ఉన్నాడు. సులపుహిల్ వీరిని చెప్పుటకు ఆరంభించిన ఎడల ఇవై ఈ గుణములు పిన్ను మరిన్ని వైతుల లోపుననేయుండును, అంటే ఎన్ని చెప్పినా కూడా తరగవు అంటున్నారు. ఆయన గర్భమునందే ఉంటాయట ఈ మొత్తం అంతా కూడా. ఇవై ఇవి అవన్ ఆ సర్వేశ్వరుని యొక్క సర్వేశ్వరుని యొక్క తుయక్కు మోహన వ్యాపారము మరి మనకెందుకు తెలియదు అని అంటే ఆయన మాయ. అది ఎలాంటి దేవుడు మాయ? అపూర్ణము దాంట్లోకి ఆ పప్పు ఎలా వెళ్ళింది అని అంటారని చెబుతుంటారు కదా, వషి వషి వషి. ఈ లోపలికి పూర్ణం, ఈ పూర్ణంలోకి పప్పు ఎలా వెళ్ళింది, పప్పు ఎలా వెళ్ళింది, దేవుడు మాయ అనేవాళ్ళు అని చెబుతుండేవాళ్ళు వెనక. అదిగో అలా దేవుడు మాయది, మనకి అవి ఉన్నా కూడా తెలియవు, కొందరికో తెలుసు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ ఉన్నారు, వరుసనే ఇలా చెబుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వింటూ ఉంటే మనకు అర్థం కాదంటూ ఏమీ లేదు. శఠారి వేదము చాలా తేలికగా అర్థమవుతూ ఉంటుంది, దానిని మనం తెలుసుకుందాం. ఏం చెప్తూ ఉన్నారు దీని ఎందు అని అంటే మరి ఆ రాయిరప్పటి చూద్దాం. వలత్తనన్ రుద్రనుడయవుం, ఆ కుడి పక్కనే రుద్రుడిని ఉంచుకున్నాడు, అలాగే నాభియందు బ్రహ్మ. ఇది ఆయన మరల ఆయన అవతారము. మరి ఇదేమిటండి, ఎక్కడున్నాయి ఇవి అంటే మధ్యే గిరించి విరించి గిరిశం ప్రథమావతార అన్నారు పరాశర భట్టర వారు శ్రీ రంగరాజస్తవములో శతకంలో, ఉత్తర శతకం అది 51వ శ్లోకము. మధ్యే విరించి గిరిశం ప్రథమావతార, మొదటి అవతారము అది ఏదేది, విష్ణుమూర్తి నారాయణుడు మీరు ఏ పేరైనా చెప్పండి, మొదటి అవతారము ఈ ఇద్దరిని కూడా అవతరింపజేసి తాను అవతరించాడు. మనకి ఇంకా ఇతరులు రాసినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. అవతారాల పేరును ఎన్ని చెబుతారండి, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వరసపెట్టి, ఆహే, దశావతారాలు, ఏకవింశతి అవతారాలు, ఇలా ఎన్నో చెప్పారు. మరి కొన్ని వందలు చెప్పారు, కొన్ని వేలు చెప్పారు, కానీ ఇలా చెప్పిన వారు ఎవరన్నా ఉన్నారా? నమ్మాళ్ళ వారు చెప్పారు ఇలా. ఆ ఇద్దరిని ఉంచుకొని తాను కూడా అవతరించాడు. అందుకే ఈ ముగ్గురు ఒకటి అనేటటువంటి ఒక భ్రాంతి ఏర్పడిపోయింది జనాలకి. కానీ ఆయనదేమో అవతారము, వారిది జన్మ. మరి చూడండి పర్యాయంగా వాడలేదు కదా, నిన్న మొన్న ఒకసారి చెప్పుకున్నాం కదా, అప్పని బ్రహ్మదేవుడు అవతారం అండి రాముడు అని అంటున్నామా, విష్ణుమూర్తి అవతారం రాముడు అంటామే తప్ప. సో ఇది కూడా చూడండి వాడుకలో ఎలా కనపడుతూ ఉన్నదో. సీతాలక్ష్మి భవాన్ విష్ణు అన్నాడు బ్రహ్మదేవుడే వచ్చి రాముడితో, నువ్వు విష్ణుమూర్తి అవతారమయ్యా అన్నాడు, కాని పని నా అవతారమయ్యా లేకపోతే శివుడు అవతారమయ్యా నువ్వు అన్నారా, ఎక్కడన్నా అన్నారా, పని ఏ అవతారాన్ని అన్నారా? మరి ఒకరే అయితే పర్యాయ పదాలుగా మరి వాడొద్దండి. ఆ విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు ఇలాంటి పేర్లన్నీ పర్యాయ పదాలుగా వాడుతున్నప్పుడు ఒక్కడే అయితే అవి కూడా పర్యాయ పదాలుగా వాడాలి, ఎక్కడా వాడరు. మళ్ళీ వచ్చేసి ఏదో తత్వం అని చెబుతామంటే కూర్చుంటారు. ఏమిటి ఇంకా అవగాహన చేసుకోవాలి, ఎందుకని చేసుకోలేకపోతున్నారంటే అది ఆయన మాయా అంటూ ఉన్నారు. అవగాహన చేసుకోలేకపోవటానికి మాయా. ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి లోకంలో కూడా కనపడుతూ ఉన్నాయి. ఒక భోజన దగ్గరకు వచ్చాడట ఒక పండితుడు, అహం కైలాసవాసి, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావయ్యా అని అంటే నేను కైలాసం నుంచి వస్తూ ఉన్నాను అంటే పరమశివుడు ఆయన క్షేమమేనా, అయ్యో మీకు తెలీదా, ఏమిటయ్యా, లేదు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, లేడండి పరమశివుడు. అదేమిటి ఎందుకని అంటే, ఎందుకనంటే అర్ధం దానవైరిణ గిరిజయాప్యర్థం శివస్యాహృతం దేవేత్థం జగతీతలే పురహరాభావో సమున్మీలతి. అర్ధం దానవ వైరిణ, ఒక భాగమంతా విష్ణుమూర్తిలో ఉన్నాడు, గిరిజయాపి అర్ధం, మరొక భాగమేమో పార్వతీదేవి అయిపోయాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ దక్షిణ భాగాన్ని చెబుతూ ఉన్నారు, మరి పార్వతీదేవి ఎక్కడుందండి? చాలామంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చెబుతుంటారంటే ఆ పార్వతీయే ఈ నారాయణుడని, రాముడని, కాళి, కృష్ణుడని ఇలా చెబుతుంటారు వాళ్ళు. ఇక్కడ నమ్మాళ్ళ వారు చెప్పింది చూడండి, కుడి భాగమునందు ఉన్నాడు అని చెబుతున్నారు ఇప్పుడు శివుడు. మరి అక్కడేమిటనంటే మనకు చూడండి ఆ పార్వతీ అమ్మవారు ఎడమ వైపున ఉంటుంది. ఇదే మనకి ఆ పెంగళి సువర్ణ కూడా కళాపూర్ణోదయం ఏదో అనుకుంటాను, మొదట దాంట్లోనే ఎక్కడో చెబుతాడు, వలకెళ్ళా పలికిన్ కుచస్తబక సేవాలోల తన్బోవా ಡಾಪಲಿಕೇಲ್ ಸಿಗ್ಗುನಮಾನ್ಪ ಅಲ್ಕಸವಿ. ಒಲಕೇಳ್ ಡಾಪಲಿಕಿನ್, ಒಲಕೇಲ್ ಅಂತ ಕುಡಿಚೆಯ್ಯಿ, ಎಡಮ ವೈಪುಕ್ಕೆ ಹೇಳ್ತಂದಟ. ಕುಚ ಸ್ತಬಕ ಸೇವಾಲೋಲ ತಂಬೋವಾ, ಎಡಮ ಪ್ರಕ್ಕನ ಪಾರ್ವತಿ ಅಮ್ಮವಾರು ಉನ್ನದಿ, ಈಯನದೇಮೋ ಕುಡಿ ಭಾಗಮು ಶಿವುಡು, ಆಮೆ ಎಡಮ ವೈಪುನ ಉನ್ನದಿ. ಇಪ್ಪುಡು ಎಡಮ ವೈಪು ಆಯನೈಪೋತೇ ಈಯನ ಎಲ್ಲಿಪೋಯಿ ಆ ವಿಷ್ಣುಮೂರ್ತಿಕಿ ಆ ದಕ್ಷಿಣ ಭಾಗಂಲೋ ಸೇರಿಪೋತೆ. ಇಂಕೆಕ್ಕಡನ್ನಾಡು ಪುರಹರವುನಿ ಯೊಕ್ಕ ಅಭಾವಮು ವಚ್ಚೇಸಿಂದಿ ಅನ್ನಾಡು ಆಯನ. ಅದೇಮಿಟಯ್ಯ ಮರಿ ಗಂಗ ಪೈನ ಉಂಡಾಲಿ, ಗಂಗಾ ಸಾಗರಂ ಚಂದ್ರುಡು ಅಂಬರಂ ಶಶಿಕಳ ನಾಗಾಧಿಪಕ್ಷ ಮಾತಲಂ ವವಾಸುಕಿ. ಎಕ್ಕಡಿಗೆ ಪೋಯಾಡು? ಪಾತಾಳಯನಕ್ಕೆ ಪೋಯಾಡು. ಆಯನಕ್ಕೆ ಸರ್ವಜ್ಞುಡು ಈಶ್ವರುಡು ಬಿರುದುಲುನ್ನಾಯಿ. ಸರ್ವಜ್ಞತ್ವಮಧೀಶ್ವರತ್ವಮಗಮತ್ತುತ್ವಾಂ. ಆ ಸರ್ವಜ್ಞತ್ವಮು ಈಶ್ವರತ್ವಮು ಮಹಾಪ್ರಭು ಭೋಜ ಮಹಾರಾಜ ತಮರು ದಗ್ಗರಕ್ಕೆ ವಚ್ಚಿನ ತಮರ್ನ ಆಶ್ರಯಿಸಿನಿ. మరి భిక్షాటన ఏదో చేస్తాడని చెబుతారు కదా, ఆది భిక్షువయ్యా వాడి నేది అడిగేది అన్నారే కవులు. ఏం చేస్తాను ఆ సమయానికి నేను అక్కడ ఉంటే, మాంతు భిక్షాటనం నా మొహాన్ని పడేశాడు అడుక్కో అని. అంటే చమత్కారంగా చెప్పాడు కవి. అయినా కూడా విషయం ఇది యథార్థ విషయము. చూసారా మరి, నమ్మాళ్ళ వారు చెప్పారు ఈ సంగతి. మరి సత్యము అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఎన్ని రకాలు కొట్టుకున్నా సత్యము దాగదు అంత చక్కగా చెబుతూ ఉన్నారు ఆయన. కనుక ఇది మనము ఇంకా తెలుసుకుందాం. మరి ఎందరో ఎన్నో రకాలు చెబుతుంటారు, అందుకోసమే జాగ్రత్తగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని నేను కూడా విన్నవిస్తూ ఉన్నా. అటు ఒక ప్రక్కని వేరే వాళ్ళు, మరొక ప్రక్కని ఇక్కడ వాళ్ళు, అసలు వాళ్ళు, కొసర వాళ్ళు, పరులు, ఇతరులు అందరూ కూడా సరైన రీతిలో చెప్పరు. తెలిసి చెప్పరో తెలియదు లోకానికి, మరి తెలియక చెప్పదో వారికి విప్రలంభతో, అసక్తతో, భ్రమో ప్రమాదమో నాకైతే ఏం తెలియదో. జై రామానుజ, జై శ్రీ సఠారి వేదం, జై శ్రీరామ్.